ఏమో ఇది నాకేమో ఏమైనది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది. నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలూగినవి. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది. అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. Ooh.